కోతి కొమ్మచ్చి. నిన్ననే ఒక మహత్కార్యం చేశాను. కోతి కొమ్మచ్చి ఆడియో కొని వినడం కాదు, పారాయణం చేయడం మొదలెట్టాను. అపబుద్ధి కావట్లేదు, ఈ రోజుతో పారాయణం పూర్తవుతుంది. ఇంత అద్భుతమైన పుస్తకం ఇప్పటి వరకు ఎందుకు చదవలేదా అని కొంచెం బాధపడ్డాను. కానీ బాలు గొంతులో విన్నాక ఒక విధంగా ఇది కూడా మంచిదే అనుకున్నాను. కోకో పుస్తకం చదివిన వాళ్ళకి ఇది తెలుస్తుంది అనుకోండి. అన్నట్టు బాలు అనగానే గుర్తొచ్చింది, మొత్తానికి బాలుకి పద్మభూషణ్ వచ్చింది. ఇప్పటికైనా అనుకున్నట్టే ఇది కూడా పద్మశ్రీలాగే తమిళనాడే తెప్పించిందిట. సుశీల గారికి కూడా వాళ్లే. ఇది తలుచుకున్నప్పుడు మన ప్రభుత్వానికి కళ్ళంటే చిన్నచూపు ఎందుకని అనుమానం వచ్చింది. ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మన వాళ్ళకి డబ్బు చేసిందని ముందు అనిపించింది రమణ గారు అన్నట్టు. రియల్ ఎస్టేట్ మీద యావ స్టేట్ మీద స్టేట్ లాంగ్వేజ్ మీద లేదని స్నేహితుడు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇంకా ఆలోచించగా చించగా ఇది ఇప్పటిది కాదని, మనకి తరతరాలుగా వస్తున్న ఆచారమేమోనని గ్రహచారమేమోనని తోచింది. కాకతీయులు శాతవాహనులు వగైరా తెలుగు కవులకి పట్టం కట్టారో లేదో నాకు తెలియదు, అది తెలుసుకోవాలో లేదో కూడా తెలియదు. కానీ తెలుగు కవులను నెత్తికెత్తుకుని తెలుగు పట్ట కట్టింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరంటే కాదంటారా? మరి ఆంధ్రభోజుడి మాతృభాష తులు కదా, అంటే అనాదిగా తెలుగుకారులకి తెలుగువారి కంటే ఆ అదృష్టం లేనివారే. బ్రాకెట్లో తెలుగుగా పుట్టడం అదృష్టం అన్నానని నన్ను భాషా దురాభిమానుల పంచన కట్టేయకండి, ముఖ్యంగా డిఎంకే పక్కన. అన్నట్టు అది ఒక అసభ్య పదజాలానికి షార్ట్గా వాడడం రివాజ్ అని నాకు గుర్తొచ్చినా మీకు చెప్పను. ఆ అదృష్టం లేనివారే. మరి ఆంధ్రభోజుడు మాత్రం తులు కదా, అంటే అనాదిగా తెలుగు కళాకారుల్ని తెలుగువారి కంటే ఆ అదృష్టం లేనివారే తలకెత్తుకుంటున్నారని నొక్కి వక్కాణిస్తున్నాను. నాకు చరిత్ర కళలు గురించి తెలిసిన తక్కువ గనక ఎక్కువ మాట్లాడే అధికారం ఉంది గనక నన్ను ఆమ్ ఆద్మీగా జమకట్టి నాది మెజారిటీ గొంతుగా ఒప్పుకోండి. మరి మళ్ళీ అసలు కథ, రమణ గారు వండిన అమృతాన్ని అదే ఆయన కష్టాలు నష్టాలు కన్నీళ్ళు కడగళ్ళు కలిపి తయారు చేసిన టానిక్ని. బ్రాకెట్లో కాపీ రైట్ కనుక ఈ మాటను వాడేస్తున్నాను. చేసిన ఈ టానిక్ని రమణ గారు వండిన అమృతాన్ని అదే ఆయన కష్టాలు నష్టాలు కన్నీళ్ళు కడగళ్ళు కలిపి తయారు చేసిన టానిక్ని నిజానికి ఇది ఒప్పగా ఉండాలి, కానీ ఆయన ఆకలి కేకలను జోకులతో కలిపి కొంటెతన కిస్మిస్లను యథార్థాలనే యాలకులను జల్లి అమృతం ఏం కర్మ దాని బాబులా తయారు చేశారు. బాలు దాన్ని వెండి పడంలో వడ్డించారు. విందు అరగించాను కానీ బుక్తాయిసం రావట్లేదు. ఇంకా ఇంకా అంటూనే ఉంది, ముద్ద పడితే మూత పడును కడుపు శాంతించి, తిన్న కొద్దీ ఎంతయ్యావో మనసు కదో పిచ్చి. ఇలాంటివి ఏమన్నా నేను అల్లినప్పుడు నాకు చంద్రబోస్ గుర్తొస్తారు. కోకో అన్నట్టు చంద్రబోస్ గారే నాకు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ మోటివేషన్. ఎందుకంటారా, సిరివెన్లన్నా వేటూరన్నా నా ప్రియ రచయితలు అనుకోండి, వాళ్ళంటే నాకు భక్తి భయం. స్టాన్ఫోర్డ్ ప్రొఫెసర్ని చూసిన ట్రైవాలీ విద్యార్థిలాగా నేను వాళ్ళని చూస్తే ఉనికిపోతాను, వాళ్ళ పాట వింటే పులకించిపోతాను. కానీ చంద్రబోస్ గారు అలా కాదు, ఆయన పాట అంటే బ్రాకెట్లో పాటింటే నేను చెవి కోసుకుంటా. అలా అయితే ఆయన ఇంకో పాట వినక్కర్లేదా అని ఎవరో పెడార్థం తీసేస్తున్నారు అప్పుడే అక్కడ. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుణ్ణి భక్తుణ్ణి అని చెప్తున్నాను. ఒక్కోసారి ఏమీ లేకపోతే సినిమా పాటలు రాసేయచ్చులే రాసేసి బతికేయచ్చులే అనే ధైర్యం ఆయన పాట చలవే. ఉదాహరణకి నాకు ధైర్యాన్ని ఇచ్చిన రెండు మచ్చు తొనకలు, అమ్మా తల్లే నోర్ముయవే నోటి ముచ్చాల్ జార్ నీయకే. ఇదొక కళాఖండం. ఇంకోటి, వీచే గాలి అందరి కోసం సూర్యకాంతి అందరి కోసం. ఈ పాటకి ఆయన టీకా తాత్పర్యంతో సహా ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చే ఉంటారు. మళ్ళీ మీకోసం వీచే గాలి అందరి కోసం సూర్యకాంతి అందరి కోసం. మాకు తెలుసంటారా? సరే అయితే ఇంకో లైన్, ఒక్కరికి మేలు చేస్తే అందరికీ మేలు జరుగుతుందిట. చా నిజమా అంటారా? అయ్యో, అయితే మీరు నెక్స్ట్ తప్పకుండా వినాల్సిందే, సఫలంలో నేతాజీ, సఫలంలో గాంధీజీ. ఇదేంటంటారా? నాకు కూడా అర్థం కాలేదండి. ఈ మ్యాటర్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఖోఖో ముగింపు. కొమ్మోలే చాలాసేపు అయింది కదూ. సరే, పాయింట్లోకి వచ్చేస్తాం. కోతి కొమ్మచ్చిలో కొన్ని అధ్యాయాలు చదువుతున్నంతసేపు రమణ గారు కలవని వ్యక్తి లేడు, తెలియని కళాకారుడు లేడు. ఈయన వల్ల, ఈయన పుణ్యమా అని బోలెడు మంది నాకు తెలుస్తున్నారు ఈ పుస్తకం ద్వారానా అని ఒక పక్క ఆనందం. కానీ మహానుభావులు, కళాకారులు, కవులు కనీస అన్నం కూడా నోచుకోలేని దుస్థితి ఏంటి? ఏమైపోయారు మహారాజ పోషకులు, కవిరాజ పోషకులు? ఆంధ్రదేశంలో అన్ని బాధ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఆకలితో అలమటించే కళాకారులు బోలెడు మంది ఉన్నారేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన, నేను బాగా ఇష్టపడే ప్రఖ్యాత కళాకారులు, మహామహులు, సాహితీ వినీలాకాశ ధృతారులుగా వెలిగిన వారు ఇలా ఆకలితో అలమటించారని తలుచుకుని గుండె తరుక్కుపోయింది. అలాగే రమణ గారు కొన్ని విషయాలు చెప్తుంటే ఈయనేంటి ప్రతీది చెప్పేస్తున్నారు, ఏం దాచుకోకుండా అని ఆశ్చర్యం కూడా కలిగింది. ముఖ్యంగా కన్నప్ప గారి విషయం. ఒకవేళ నేను అనుకున్న వ్యక్తి ఆయనే అయితే గనక కన్నప్ప గారి విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎవరన్నా పరువు నష్టం దావా వేస్తారేమో అని భయం కూడా వేసింది. బాపు రమణ గురించి నాకు తెలిసిన కొంచానికి నాకు బోల్డ్ గౌరవం ఉండేది ఇంతకు మునుపు. ఇది చదివాక, కోతి కొమ్మచ్చి చదివాక ఇంకా తెలుసుకున్నాక వాళ్ళ గురించి అది ఇంతింతై, అది ఎంతై, అంతంతై, అది అంతై, అంతే లేనంతై కూర్చుంది. కోతి కొమ్మచ్చి ఆడియోతో నాకు ఏమన్నా పేచీ ఉందా అంటే అన్నీ బాలువే పాడితే మాట్లాడితే బాగుండేదేమో అనిపించింది. మిగతా వారు బాగానే చదివినా బాలు గొంతు విన్నాక అదేదో సామి చెప్పినట్టు రాజు చూసిన కళ్ళతో మొగుడిని మొత్తబుద్ధి అని. కోతి కొమ్మచ్చి ఇలా మొదలవుతుంది. కోతి కొమ్మచ్చి, కోతి కొమ్మచ్చి, కొమ్మకి రెమ్మచ్చి, రెమ్మకి పువ్వు వచ్చి అని మొదలవుతుంది పాట. నాకు ఇలా అనిపించింది. ఎదలో వెతలోంచి ఎన్నో కథలు పంచి, ఏడుపుతో నవ్వించి, నవ్వులో ఏడ్పించి, ఆకలిలో జోకుల నుంచి ఆరారా తినిపించి, జీవన సాగరం మదించి, జీవన సత్యం బోధించి, నన్ను మనిషిగా పెంచినని రుణం తీర్చుకొని ఏమిచ్చి. రమణ గారికి సహస్ర శతకోటి వందనాలు, పాదాభి వందనాలు. మొత్తానికి తప్పక వినాల్సిన, చదవాల్సిన, ప్రతి ఒక్కరి పర్సనల్ లైబ్రరీలో ఉండాల్సిన పుస్తకం అని ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. నేను ఆలస్యంగా తెలుసుకున్నాను, అయినా ఆనందించాను, ఆస్వాదించాను, చదివి విని తరించాను. నాకంటే ఆలస్యంగా ఎవరైనా చేసుంటే త్వరపడండి. ఆలస్యం అమృతం విషం. కానీ ఈ ఈ ఈ కేసులో అది నిజం కాదు. ఆలస్యం ఆలస్యమైనా ఈ అమృతం అమృతమే. అన్నట్టు బాపురములకి పద్మాలు, అదేనండి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీలు ఎప్పుడు వస్తాయో. పాపం వాళ్ళు తమిళ్లో మరి అంత సినిమాలు కూడా ఎక్కువ చేయలేదు. వస్తాయో రావో మరి చూద్దాం.